విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 5వ భాగం. మొక్కలకు, మనుషులకు, జంతువులకు అన్నిటికీ నీళ్ళు అవసరమవుతాయి. ఇప్పుడు నీటి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నీటిని మనం తాగుతాం, నీటితో స్నానం చేస్తాం, నీళ్ళల్లో ఈదుతాం, నీటిపై పడవ నడుపుతాం. ఈ పరిస్థితుల్లో నీరు ద్రవ పదార్థం, కానీ నీళ్లు చల్లబడి గడ్డకట్టుకుపోతే అది ఏదో ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఘన పదార్థం అయ్యింది. మంచుగడ్డ నీటి ఘనరూపం. మంచుగడ్డను చేతిలోకి తీసుకోవచ్చు లేదా దానిని ముక్కలుగా చేయవచ్చు. మంచు మీద నుంచి నువ్వు జారవచ్చు. ఆకాశంలోంచి పడే మంచు, దీనినే స్నో అంటారు. నీటి ఘనరూపమే. ఆకాశం నుంచి రాలుతున్న మంచు ముక్కలు అనేక ఆకారాలు తీసుకుంటాయి, కానీ వీటన్నిటికీ 6 భుజాలు ఉంటాయి. నీళ్లు వేడెక్కితే మరికొన్ని అద్భుతాలు కనబడతాయి. నీళ్లు వేడి వాయువు అంటే ఆవిరిగా మారిపోతాయి. గాలిలో ఉండే ఆవిరి మన కంటికి కూడా కనబడదు, కానీ ఆవిరి చల్లబడిన తరువాత తిరిగి చిన్న చిన్న బిందువులుగా మారుతుంది. అప్పుడు దీనిని గాలిలో చూడవచ్చు. ఆవిరి చల్లబడిన తరువాత ఏర్పడే చిన్న చిన్న బిందువులతో మబ్బులు ఏర్పడతాయి. సూర్యకాంతి లేదా పొయ్యి మంటలోని వేడిమి వల్ల ఘనపదార్థంగా ఉన్న మంచుగడ్డను ద్రవ పదార్థంగాను, ద్రవ పదార్థంగా ఉన్న నీరు వాయువుగాను మారుతుంది. ఇప్పుడు ఘనరూపాలను చూద్దాం. పొయ్యి మీద ఎవరిదైనా సహాయం తీసుకుని ఒక పాత్రలో కొన్ని మంచు ముక్కలు వేసి పొయ్యి మీద పెట్టండి. వేడి తగలటంతో మంచు కరిగి నీళ్లుగా మారటం గమనిస్తారు. భూమి మీద చలి ప్రదేశాల్లో శీతాకాలంలో చెరువులు, నదులలో నీళ్లు మంచుగా మారుతుంది. చాలాసార్లు వాన మాదిరి మంచు పడుతుంది. సూర్యుని వేడి తీవ్రమై మంచు కరిగేంత వరకు ఇది నేల మీద పడి ఉంటుంది. ద్రవరూపం. పొయ్యి మీద ఇప్పటికీ మంచుగడ్డ మొత్తం కరిగిపోయి ఉంటుంది. కావాలంటే ఈ నీటిని వడగట్టి తాగవచ్చు, లేదా ఏదైనా మొక్కకు పోస్తే అది వేళ్ళ ద్వారా పీల్చుకుంటుంది. భూమి మీద వాన పడినప్పుడు అంతటా నీళ్లు ప్రవహిస్తాయి. కొంత నీరు నేలలోకి ఇంకుతుంది, మరికొంత నీరు కాలువలు, నదుల ద్వారా సముద్రాన్ని చేరుకుంటుంది. వాయురూపం. పొయ్యి మీద నీటిని వేడి చేస్తే అది మరిగి ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి గాలిలో కలిసిపోతుంది. ఆవిరి బిందువులన్నీ కలిసి మబ్బుగా మారినప్పుడు మాత్రమే దానిని నువ్వు తిరిగి చూడగలుగుతావు. భూమి మీద కాలువలు, నదులు, సముద్రాలలోని కొంత నీరు సూర్యుని వేడిమి వల్ల ఆవిరిగా మారుతుంది. చల్లబడిన తరువాత ఈ ఆవిరే మబ్బులుగా మారుతుంది. ఒక పళ్ళెంలో చల్లని నీటిని తీసుకుని దానిని మరుగుతున్న పాత్ర మీద మూతగా పెట్టు. నీటి ఆవిరి పళ్ళెాన్ని తాకి నీరుగా మారటం నువ్వు గమనిస్తావు. నీటి బిందువులు ఒక్కటొక్కటిగా కిందకి రాలుతూ ఉంటాయి. మబ్బులలోని ఆవిరి బిందువులు మరీ చల్లబడినప్పుడు నీటి చినుకులుగా మారి వానలా కురుస్తుంది.